بسم الله الرحمن الرحيم هل أتى على الإنسان حين من الدهر لم يكن شيئا مذكورا إنا خلقنا الإنسان من نطفة أمشاج نبتليه فجعلناه سميعا بصيرا إنا هديناه السبيل إنا شاكرا وإنا كفورا أننت كرنا ميلو أطار كرباشيلو أين الله فيرتو ప్రారంభిస్తున్నాను. అనంతమైన కాలములో మానవుడు చెప్పుకోదగిన వస్తువు కాకుండా ఉండిన సమయం ఏదైనా అతనిపై గడిచిందా? నేను మానవుణ్ణి పరీక్షించటానికి అతనిని ఒక మిశ్రమ వీర్య బిందువుతో సృష్టించాము. ఈ లక్ష్యం కోసం మేము అతనిని వినేవాడుగా చూసేవాడుగా చేశాము. మేము అతనికి మార్గం చూపాము. ఇక అతను కృతజ్ఞతలు తెలిపేవాడైనా కావచ్చు లేదా సత్యాన్ని తిరస్కరించేవాడైనా కావచ్చు. إن الأبرار يشربون من كأس كان مزاجها كافورا عينا يشرب بها عباد الله يفجرونها تفجيرا يوفون بالنذر ويخافون يوما كان شره مستطيرا ويطعمون الطعام على حبه مسكينا ويتيما وأسيرا إنما نطعمكم لوجه الله لا نريد منكم جزاء ولا شكورا إنا نخاف من ربنا يوما عبوسا قمطريرا సత్య తిరస్కారుల కొరకు మేము సంకెళ్లను కంఠపాశాలను మండే అగ్నిని సిద్ధపరచి ఉంచాము. సజ్జనులు స్వర్గములో కర్పూర జలం కలిపిన మధుపాత్రలను సేవిస్తారు. ఇది ప్రవహించే ఒక శలయేరు. దైవదాసులు దాని నీటితో పాటు మద్యం సేవిస్తారు. వారు తాము కోరిన చోటికి దాని పాయలను సులభంగా తీసుకుపోతారు. వారు ఎలాంటివారంటే ప్రపంచంలో మొక్కుబడి చెల్లించేవారు. నలువైపుల నుండి ఆపదలు కమ్ముకొని వచ్చే దినానికి భయపడేవారు. మరియు అల్లామీది ప్రేమతో పేదలకు అనాథులకు ఖైరీలకు అన్నం పెట్టేవారు. వారు వారితో ఇలా అంటారు, మేము కేవలం అల్లా కోసమే నీకు అన్నం పెడుతున్నాము. మేము నీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని గాని కృతజ్ఞతలను గాని ఆశించటం లేదు. దుర్భరమైన ఆపదలతో కూడుకున్న సుదీర్ఘమైన రోజున మా ప్రభువు విధించే శిక్ష గురించి మేము భయపడుతున్నాము. فوقاهم الله شر ذلك اليوم ولقاهم نضرة وسرورا وجزاهم بما صبروا جنة وحريرا متكئين فيها على الأرائك لا يرون فيها شمسا ولا زمهريرا ودانية عليهم ظلالها وذللت قطوفها تذليلا ويطاف عليهم بآنية من فضة وأكواب كانت قواريرا قوارير من فضة قدروها تقديرا ويسقون فيها كأسا كان مزاجها زنجبيلا عينا فيها تسمى سلسبيلا ويطوف عليهم ولدان مخلدون إذا رأيتهم حسبتهم لؤلؤا منثورا وإذا رأيت ثم رأيت نعيما وملكا كبيرا عاليهم ثياب سندس خضر واستبرق وحلوا أساور من فضة وسقاهم ربهم شرابا طهورا إن هذا كان لكم جزاء وكان سعيكم مشكورا كنك الله وارني ఆనాటి కీడు నుండి రక్షిస్తాడు. వారికి తాజాదనాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తాడు. వారి సహనానికి ప్రతిఫలంగా వారికి స్వర్గాన్ని, పట్టువస్త్రాలను ప్రసాదిస్తాడు. అక్కడ వారు ఎత్తైన పీఠాలపై డిండ్లకు ఆనుకుని కూర్చొని ఉంటారు. వారిని ఎండవేడి బాధించదు, చలి తీవ్రత వేధించదు. స్వర్గ ఛాయలు వారిపైకి వంగి నీడను ఇస్తూ ఉంటాయి. దాని పండ్లు ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉంటాయి. వారు తమ ఇష్టానుసారం వాటిని తెంచుకొని తింటారు. వారి మధ్య వెండి పాత్రలు, గాజు గ్లాసులు అటూ ఇటూ త్రిప్పబడుతూ ఉంటాయి. ఆ గాజు గ్లాసులు స్ఫటికం వలె తెల్లనైన వెండితో చేయబడినటువంటివి. వాటిని స్వర్గ నిర్వాహకులు ఖచ్చితమైన అంచనా ప్రకారం నింపూ ఉంటారు. అక్కడ వారికి సొంటి కలిపిన మధుపాత్రలు ఇవ్వబడతాయి. ఇది స్వర్గములోని సల్ సబీల్ అనే పేరు గల ఒక సెలయేరు. వారి సేవ కొరకు పరుగెత్తుతూ అటూ ఇటూ తిరిగే బాలురు ఉంటారు. వారు ఎల్లప్పుడూ బాలురుగానే ఉంటారు. మీరు వారిని చూస్తే వెదజల్లబడిన ఆణిముత్యాలా అని అనుకుంటారు. అక్కడ మీరు ఎటు చూచినా దైవానుగ్రహాలే మీకు కనిపిస్తాయి. ఇంకా ఒక మహత్తర సామ్రాజ్య వైభవం కనిపిస్తుంది. వారి ఒంటిపై సన్నని ఆకుపచ్చని పట్టువస్త్రాలు, ఖరీదైన జలతారు అల్లిన దుస్తులు ఉంటాయి. వారికి వెండి మురుగులు తొడుగుతారు. వారి ప్రభువు వారికి ఎంతో పరిశుద్ధమైన మద్యాన్ని ప్రసాదిస్తాడు. మీకు లభించే ప్రతిఫలం ఇది. మీరు చేసిన పనులు విలువైనవిగా గుర్తించబడ్డాయి. إلا نحن نزلنا عليك القرآن تنزيلا فاصبر لحكم ربك ولا تطع منهم آثما أو كفورا واذكر اسم ربك بكرة وأصيلا ومن الليل فاسجد له وسبحه ليلا طويلا إن هؤلاء يحبون العاجلة ويذرون وراءهم يوما ثقيلا نحن خلقناهم وشددنا أسرهم وإذا شئنا بدلنا أمثالهم تبديلا إن هذه تذكرة فَمَن شَاءَ اتَّخَذَ إِلَى رَبِّهِ سَبِيلًا وَمَا تَشَاءُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ إِنَّ اللَّهَ كَانَ عَلِيمًا حَكِيمًا يُدْخِلُ مَن يَشَاءُ فِي رَحْمَتِهِ وَالظَّالِمِينَ أَعَدَّ لَهُمْ عَذَابًا أَلِيمًا ఓ ప్రవక్త, మేమే ఈ ఖురాను కొంచెం కొంచెంగా నీపైన అవతరింపజేశాము. కనుక నీవు నీ ప్రభు ఆజ్ఞ విషయములో సహనం వహించు. వారిలోని ఏ దుర్మార్గుని మాటలుగాని, ఏ సత్య తిరస్కారి మాటలుగాని వినకు. నీ ప్రభువు పేరును ఉదయం సాయంత్రం స్మరించు. రాత్రివేళ కూడా ఆయన సన్నిధిలో సాష్టాంగపడు. రాత్రివేళ సుదీర్ఘ సమయాలు ఆయనను స్తుతించటంలో గడుపుతూ ఉండు. వారైతే తొందరగా లభించేదానిని ప్రేమిస్తున్నారు. మున్ముందు రానున్న భారమైన దినాన్ని విస్మరిస్తున్నారు. మేమే వారిని సృష్టించాము, వారి కీళ్లను పటిష్టపరిచాము. మేము ఎప్పుడు కోరితే అప్పుడు వారి రూపాలను మార్చగలము. ఇదొక హితోపదేశం. ఇప్పుడిక ఇష్టమైన వారు తమ ప్రభువు వైపునకు పోయే మార్గాన్ని అవలంబించవచ్చు. అల్లా కోరనంత వరకు మీరు కోరినంత మాత్రాన ఏమీ కాదు. నిశ్చయంగా అల్లాహ్ గొప్ప జ్ఞాని, గొప్ప వివేకి. తాను కోరిన వారిని తన కారుణ్య ఛాయలోనికి తీసుకుంటాడు. దుర్మార్గుల కొరకు ఆయన అత్యంత బాధాకరమైన శిక్షను తయారు చేసి ఉంచాడు.